ஸ்ரீமான் வெங்கடநாதாரிய கவிதார்க்கே கேசரி வேதாந்தாச்சாரவரியோமே சன்னிதத்தாம் சதாகிருதே. வி வில் கண்டினியூ டு என்ஜாய் சுவாமி அமணாச்சாரியாஸ் வண்டர்ஃபுல் ஸ்தோத்ர ரத்னம். அண்ட் சின்ஸ் த லார்ட் ஸ்ரீமன் நாராயணா இஸ் ஆல்வேஸ் ஃபோக்கஸ்ட் இன் ஸ்ரீவைகுண்டம் ஆர் எவ்ரிவேர் on Pirati's Mukhollasam, means Pirati's beaming, happy, pleased face. So, the above mentioned Nitya Suri's Kainkaryams for the pleasure of the Lord, for the Lord's pleasing, applies to Divya Dampati as Seshi. So, Alavandar goes on to emphasize the same by dwelling on the love of the Lord, on his Patta Maheshi, the divine consort, in the next verse, number 44. So, when he mentions Praharsha Ishyami in this verse, Praharsha Yantam, and this can be derived from Praharsha Ishyami, and Mahishim Praharishayantam Praharishayishyami. Hence this can be derived, says Sri Uttamur Swami. Praharishayantam means Mahivipavar, one who rejoices or makes Pirati happy, and he gets pleased with that. And the verse goes like this, 44. Apurva Nana Rasabhava Nirbhara Prapadaya Mukda Vitagdalilaya Chananuvat Chipta Paradikalaya Praharishayantam Mahishim Mahabhujam. Apurva Nana Rasabhava Nirbhara Prapadaya Mukda Vitagdalilaya. Apurva, before this you have never ever seen like this before. Rarest, apurva. The leelas, the skillful sports, the happy mindset during various playful sports, which appears every time as if the leelas are played new and have never been enjoyed before. Appodai kappodai ara amudame, insatiable nectar, the sweetness of his leela appears to be as if it is the first time they are enjoying that leela. So these plays, these divine sport, the leela, consist of different sentiments and emotions in the universe, which lets the time measured as yuga and yugas, chatur yugas, all these things are considered as chanam, fraction of a second. So, abhurva, which is rare, as if it has never been happened before, nana rasabhava, palapalapadi, nana rasabhava, different kinds of rasam, shringaradi rasam, and bhava, these manasa idupada, this, the bhavam, the emotions, the sentiments. Nirbhara means fully in its entirety. Prapadhaya, it has been like that. Chananuvat means a fraction of a second. It looks like the fraction of a second, the whole leela. And what is that? Chipda paradikalaya. Para means Brahma, Chaturmukha Brahma. His chipda, The one that is spent. So, the Chaturmukha Brahma's yugams, which are, actually, one should know that Chananuva Chitta Paradikalaya Para is talked about the time. Chaturmukha Brahma Ayut Kalam is referred to as Param. Chaturmukha Brahma's lifetime is referred to as Param. In Bhagavad Gita, 8th chapter, 17th sloka, Srivatsankachar Swami says, సహస్ర యుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః. సో సహస్ర యుగ పర్యంతం దీస్ ఇన్ మనుష్య టైమ్ లైన్ 1000 చతుర్యుగం. వన్ చతుర్యుగం మీన్స్ దీస్ ఫోర్ యుగాస్ అండ్ దీస్ ఫోర్ యుగాస్ టైమ్స్ 1000 ఈస్ చతుర్ముఖ బ్రహ్మాస్ వన్ డే టైమ్. సో వన్ డే టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు 1000 చతుర్యుగాస్. వన్ నైట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1000 చతుర్యుగాస్. సో వన్ డే ఈజ్ ఈక్వల్ టు 2000 చతుర్యుగాస్. దట్ ఈస్ వన్ డే ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మాస్ టైమ్. సో ఇన్ 24 అవర్స్ ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మ ఈజ్ ఈక్వలెంట్ టు 2000 చతుర్యుగాస్. యూ ఇమాజిన్ హీ ఫార్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్ సే 100 ఇయర్స్ ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మ అండ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు పరం అండ్ దట్ పరం ఈజ్ క్షణానువ క్షిప్త మీన్స్ దట్ పరం వన్ లైఫ్ టైమ్ ఆఫ్ చతుర్యుగ బ్రహ్మ ఈజ్ లైక్ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అండ్ దట్ పరం ఈజ్ ఫార్ పెరుమాల్ ఈజ్ లైక్ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్స్ పెరుమాల్స్ టైమ్ లైన్. సో దట్స్ ద వే హీ క్రియేట్స్ అండ్ హీ ప్రొటెక్ట్స్ అండ్ హీ హ్యాస్ అ సంహారం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ రెఫర్డ్ టు ఇస్ అపూర్వ. అండ్ స్వామి దేశికన్ ఆల్సో మెన్షన్స్ ఒరు నినైవాయ్ ఇన్ హిస్ శ్లోకం. పెరియ పిరాటి అండ్ పెరుమాళ్ టుగెదర్ పర్ఫార్మ్ దిస్ సృష్టి ఒరు నినైవాయ్. అండ్ శ్రీ ఇన్ కూరతాళ్వన్ ఆల్సో మెన్షన్స్ ఇన్ శ్రీస్తవం క్రీడేయం ఖలు నాణ్యతాస్య రసదా స్యాత్ ఏకరస్యాత్ తయా. సో దీ సృష్టి జగత్ వ్యాపారం పెరియ పిరాటి అండ్ పెరుమాళ్ టుగెదర్ పర్ఫార్మ్ దిస్ అండ్ దట్ ఈస్ శాస్త్రం. దట్ ఈస్ వై దిస్ శ్లోకం హ్యాస్ కమ్ అవుట్. నానా రస అపూర్వ నానా రస దిస్ రసభావ క్రీడం క్రీటైహల్ దిస్ రసభావ లీలాస్ దిస్ డివైన్ స్పోర్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కంప్లీట్లీ న్యూ ఎవ్రీ టైమ్. అండ్ నానా రస ఇన్ గాంధర్వ వేదం దిస్ వీర శృంగార శాంతి దిస్ నవరసం ఈజ్ ఎంజాయిడ్ బై పెరుమాళ్ అండ్ పిరాటి హియర్. అండ్ డ్యూరింగ్ అవతార కాలం ఆల్సో పిరాటి అండ్ పెరుమాళ్ హ్యావ్ దిస్ ఇన్ దర్ అభినయం. సో ఈవెన్ ఇన్ శ్రీ భుస్తుతి స్వామి సేస్ ఆల్ దీస్ డివైన్ స్పోర్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అండ్ ప్రొటెక్ట్ పెరుమాళ్. ఆశ్వాసనాయ జగతాం పురుషే పరస్మిన్ ఆపన్న రక్షణ దశాం అభినేతు కామే అంతర్హితేతర గుణాత్ అబలా స్వభావాత్ ఔధన్వతే పయసి మజ్జనం అన్య అభ్యనే నైషిహి. సో శ్రీ భూస్తుతి ఆల్సో ఇట్ టాక్స్ అబౌట్ నిర్భర ప్రవర్తయ మీన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఇట్స్ ఎంటైర్టీ అండ్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ చైల్డ్స్ ప్లే ఎఫర్ట్లెస్ చైల్డ్స్ ప్లే బట్ ఇట్ ఈస్ విదగ్ధ లీల మీన్స్ ఇట్స్ కంప్లీట్లీ స్మార్ట్ వండర్ఫుల్ విదగ్ధ లీల మీన్స్ కంప్లీట్లీ వండర్ఫుల్ స్కిల్ఫుల్ డివైన్ స్పోర్ట్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రెఫర్డ్ టు. అండ్ పెరుమాళ్ విత్ ఆల్ దీస్ డివైన్ స్పోర్ట్ క్షణమేవ దిస్ పరం ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ దిస్ చతుర్ముఖ బ్రహ్మాస్ లైఫ్ హాస్ గాన్ క్షణమేవ పర్వత స్థానీయం కృత్వా తస్య అణుహు సూక్ష్మతమః ఏకదేశ ఇతి కల్పితోయం దృష్టాంతః. స్వామి దేశికన్ మెన్షన్స్ దట్ ఇట్ లుక్స్ లైక్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ ఈస్ లైక్ ఎ హ్యూజ్ మౌంటన్ అవుట్ ఆఫ్ విచ్ వన్ మైన్యూటెస్ట్ పోర్షన్ ఈస్ టేకన్ ఆఫ్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు పరం. Chaturmukha Brahma's lifetime. So you imagine a second of Perumal's time as one huge mountain, and in which one minutest fraction is taken off, and that is equal to Chaturmukha Brahma's entire lifetime, when his one day is equal to 2000 Chaturyugas. I'm sure we all understand the magnitude of time scale here. And this particular Leela is enjoyed by Perumal and Pirati. And Perumal has this divine sport with his Mahabhujam. He is in his Ekantam. He is embracing, and with his strong, long, well spread, and beautiful divine shoulders, he hugs Pirati while he is having this rasam. So Swayam Grahalinganam, Alankarika says, and that is the rasam. When Vaidehi Maitili Sita Pirati in Dandakaranyam, when she watches in her own eyes the 14,000 wild Rakshasas are effortlessly in Yekagi Emperuman Sri Ramachandra Murthy kills, destroys all those 14,000 Rakshasas. While, of course, he also was hurt and his chest was bleeding, and he came. Sita goes and hugs Rama because she is completely rejoicing at his victory. Tam drishtva shatruhantaram maharishina sukavaham babuvagrishta vaidehi bhartaram parishasvaje. So Sri Valmiki Bhagavan says, as a reward, as a price, as a recognition, as an enjoyment of his victory, she goes and hugs him tight. And Alavandar, similar to Valmiki and Alvar, here he also says, Emperuman hugs Periyapirati Magishi with his large, strong, mountain-like shoulders. And Piratiyai Anaika Nangu Bhujangal Podade, even the Chatur Bhujam are not enough for him to hug Periyapirati. Alli Madar Pulha Nindra Ayiram Toludayan, Trimangayalva says, Alli Madar Pulha Nindra Ayiram, 1000 shoulders, Shingavel Kundratti Piran, Lord Nrisimman, Lakshmi Nrisimman, has got 1000 shoulders to embrace Lakshmi. And so she is Mahishi, she is Patta Mahishi, and that is what is referred to here, Mahishim Mahabhujam. Prakarshayantam Mahishi Mahabhujam. In order to make her happy, this Mahishi, Sesha Sesha Jana, Sesha Sesha, Sesha Sesha Shanadi Sarvam, Parijanam Bhagavataha, Tat Tat Taddavastochita Paricharyayam Ajnapayantya. Sri Vaikuntha Gadyam mentions that this Mahishi is the one who instructs the Antapura Parijanam. The Parijanas, the Nitya Suris, Mukta Jivatmas in Sri Vaikuntham, she is the one who instructs and orders through Vishwaksena. So that is why she is Patta Mahishi and Maharishi. Praharishayantam. Thus, this Mahishi is pleased with his divine sport. So together, Emperuman, only when she is with Emperuman, it is pleasure for her. Otherwise, it is narakam. So, yastvaya sagasa swargo nirayo yastvaya vina. So, Sri Ramayanam in Ayodhya Kantam, and without Empiran Ramachandra Murthy, it is narakam for me. Otherwise, with him, it is swargam. So, even in Sundarakandam, Pirati says, sarvata tena hinayaha Ramena viditatmana tikshnam vishamiva swadhya durlabham mama jivitam. Without him, it is difficult for me to even live. I will perish without him. So Pirati and Perumal's prema bandham can be enjoyed here, and together they are Seshi for us. So, Mithuname Seshi. Srimad Narayana, Sriyapati, Vishnu Patni are the masters Seshi for us. Akila Jagan Mataram, Asmad Mataram, says Ramanuja on Mahalakshmi. So, it's the most appropriate verse on this Mother's Day. Let's all pay our prostrations to Divya Dampati and seek their dayai and their most compassionate Vailakshanya Kataksham on us and their blessings on us. God bless. Kavitarkika Simmaya Kalyana Gunashaline Srimate Venkateshaya Vedanta Gurave Namaha. Namo Narayana. Adiye.